పదమూడు. పరబ్రహ్మే సంసారి. ఈ వివరణ విని రాముడు లోతుగా ఆలోచించి ఇలా అడిగాడు, గురుదేవ, జీవుడు, బ్రహ్మ, వీరిలో సంసారి ఎవరు? జీవుడికే సంసారం ఉందని చెప్పుదామంటే సిద్ధాంతంలో చివరికి జీవుడు బ్రహ్మలో ఐక్యమైపోతున్నాడు. కనుక ఆ దశలో ఆ పరబ్రహ్మ సంసారి అయిపోవలసి వస్తుంది. జీవుడు బ్రహ్మలో ఐక్యం కాడందామంటే జీవుడికి మోక్షమే లేదని చెప్పినట్టవుతుంది. అదీగాక జీవికి ఆధారమెవరు? ఈ పరబ్రహ్మ ఆధారమా? అలా అయితే బ్రహ్మధ్యానం రాగానే ఈ పరబ్రహ్మలో అధ్యస్థమైన దృశ్య ప్రపంచమంతా ఎగిరిపోతుంది. జీవుడు దృశ్య ప్రపంచంలో భాగమే కనుక వాడు లేకుండా పోతాడు. జీవుడే లేకుండా పోతే మోక్షమెవరికి? పోని ఈ జీవుడికి పరబ్రహ్మ ఆధారం కాదయ్యా, వేరే ఇంకేదో ఆధారం ఉందని చెప్పుదామా? అలా చెపితే పరబ్రహ్మతో పాటు మరొక సత్యమైన అధిష్టాన వస్తువును అంగీకరించినట్లవుతుంది. అలా అంగీకరిస్తే బ్రహ్మ అద్వితీయుడనే మాట దెబ్బతింటుంది. కనుక జీవుడికి ఆధారం బ్రహ్మ అని చెప్పేందుకు వీల్లేదు. బ్రహ్మ కాకుండా వేరే ఆధారమేదో ఉందని చెప్పేందుకు వీల్లేదు. గురుదేవా, ఇలా ఎటు చూసినా చిక్కులే కనిపిస్తున్నాయి, కనుక సంసారం జీవిక పరమాత్మక అనేది మీరే తేల్చి చెప్పండి. వశిష్ఠుడు ఇలా సమాధానం చెప్పాడు, రామ, జీవుడికే సంసారం అనుకొంటే ఏ చిక్కులొస్తాయో నీవు చెప్పావు, అవన్నీ నిజమే. కనుక బ్రహ్మకే సంసారం. బ్రహ్మ తనను గురించిన అజ్ఞానం వల్ల సంసారి అవుతున్నాడు, తనను గురించిన జ్ఞానం వల్ల ముక్తుడవుతున్నాడు. పరబ్రహ్మయే అనాత్మలైన దేహేంద్రియాలలో ప్రవేశించి జీవుడై భ్రాంతిలో పడి శరీరేంద్రియాలు నేనే అనుకుంటూ ఈ సంసారాన్ని పొందుతున్నాడు. అప్పుడు జీవుడే సంసారి అనే లోక వ్యవహారం ఏర్పడుతోంది. ఇలాంటి దశలో ఆ పరబ్రహ్మకు స్వజ్ఞానం కలుగుతుంది. దానివల్ల ఆయన మీద ఆరోపణ చేయబడిన పదార్థాలన్నీ ఎగరిపోతాయి. వాటితో పాటు జీవుడు ఎగరిపోతాడు. కాని దానివల్ల పరబ్రహ్మకు ఏ రకమైన లోటు గాదు. ఆయన ముక్తస్థితిలో ఉంటాడు.